ಹಾಯ್ ನಮಸ್ಕಾರ, ನಾನು ನಿಮ್ಮ ಪ್ರಜ್ವಲ್ ದೇವರಾಜ್. ನನ್ನ ಹೊಸ ಚಿತ್ರ ಚೌಕಾದ ಎಲ್ಲ ಹಾಡುಗಳನ್ನ ನೋಡಿ ಓನ್ಲಿ ಆನ್ ಆನಂದ್ ಆಡಿಯೋಸ್ ಅಫಿಷಿಯಲ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್. జీవ్ నట్టాని పాటలి కుడియో ఉంచే అల్లాడుసు అల్లాడుసు అల్లాడుసు అల్లాడుసు అల్లాడుసు బాడిన హిందకే ముందుకే మ్యాలే కెళగే అల్లాడుసు అల్లాడుసు అల్లాడుసు అల్లాడుసు అల్లాడుసు నాళే నావే ఈరోజిల్ల బేకా మీటింగ్ శాశ్వత యావదు ఇల్ల ఎల్ల సేకింగ్ సో అదకే అదకే అదకే అదకే అదకే అదకే అల్లాడుసు అల్లాడుసు అల్లాడుసు అల్లాడుసు అల్లాడుసు అల్లాడుసు అల్లాడుసు అల్లాడ్స్ అల్లాడ్స్ అల్లాడ్స్ అల్లాడ్స్ ఫుల్ భూమి అల్లాడ్స్ జీవన టానిక్ బాట్లి కుడియో ముంచే అల్లాడ్స్ అల్లాడ్సు అల్లాడ్సు అల్లాడ్సు అల్లాడ్సు వయసొందు మాయా జింకే హిడియో ముంచే అబ్బేసు అబ్బేసు అబ్బేసు అబ్బేసు అబ్బేసు ಒಂದು ನಾಕು ಮೂಲೆ ಚೌಕ ಚೌಕ ಚೌಕ ಯಾವುದೋ ಒಂದು ಮೂಲೆ ಹುಡುಕಿ ಹಿಡ್ಕ ಹಿಡ್ಕ ಹಿಡ್ಕ ನೆನ್ನೆ ಚಿಂತೆ ನೆನ್ನೆಗೆ ನಾಳೆದು ನಾಳೆಗೆ ಇವತ್ತು ನೆಟ್ಟಗಿರಣ ದೋಸ್ತಿನೇ ಆಸ್ತಿಯು ಬ್ಯಾರೆಲ್ಲ ನಾಸ್ತಿಯು ಶತ್ರುನು ಒಟ್ಟಿಗಿರಣ ಮಾರ್ನಿಂಗು ಆಗಂಗಿಲ್ಲ ಬರ್ತದ ಈವ್ನಿಂಗು ಶಾಶ್ವತ ಯಾವುದು ಇಲ್ಲ ಎಲ್ಲ ಚೇಂಜಿಂಗು ಇಲ್ಲ ಸರಿಯಿಲ್ಲ ಕಾಲ ಚೂರು ಸರಿಯಿಲ್ಲ ಅಲ್ಲಾಡ್ಸ್ ಅಲ್ಲಾಡ್ಸ್ ಅಲ್ಲಾಡ್ಸ್ ಅಲ್ಲಾಡ್ಸ್ ಅಲ್ಲಾಡ್ಸ್ ಅಲ್ಲಾಡ್ಸ್ ಅಲ್ಲಾಡ್ಸ್ ಅಲ್ಲಾಡ್ಸ್ ಅಲ್ಲಾಡ್ಸ್ ಅಲ್ಲಾಡ್ಸ್ ಅಲ್ಲಾಡ್ಸ್ ವಾಚು ಮುಳ್ಳು ಅಲ್ಲಾಡ್ಸು ಕೈ ಮುಗಿವೆವು ಗುಮ್ಮದಿರಿ ಕನಸುಗಳೇ ಕೈ ಮುಗಿವೆವು ಸುಮ್ಮನಿರಿ ನಮಗೂ ಆಸೆ ಇದೆ ಚೂರೆ ಚೂರು ನಗಲು ಹಾತೊರೆವೆವು ನಾವು ನಮಗೇನೆ ಮತ್ತೆ ಸಿಗಲು ಮ್ಯಾಲೆ ಕುಂತ ದೇವರು ಒಬ್ನೆ ನಮಗೆ ಡಾರ್ಲಿಂಗ್ ಶಾಶ್ವತ ಯಾವುದು ಇಲ್ಲ ಅವನು ಸ್ಲೀಪಿಂಗ್ ಇಲ್ಲ ಸರಿಯಿಲ್ಲ ಭಗವಂತಾನೇ ಸಾರಿಗಿಲ್ಲ ಅಲ್ಲಾಡ್ಸ್ ಅಲ್ಲಾಡ್ಸ್ ಅಲ್ಲಾಡ್ಸ್ ಅಲ್ಲಾಡ್ಸ್ ಅಲ್ಲಾಡ್ಸ್ ಅಲ್ಲಾಡ್ಸ್ ಅಲ್ಲಾಡ್ಸು ಅಲ್ಲಾಡ್ಸ್ ಅಲ್ಲಾಡ್ಸ್ ಅಲ್ಲಾಡ್ಸ್ ನಿನ್ನ ಬಾಳು ನೀನೇ ಅಲ್ಲಾಡ್ಸು